హోతాయక్షత్సమిధాగ్నిమిలస్పదేస్మినేంద్రగ్నే సరస్వతీమజోధూమ్రోణగోధూమై ఉపాదయద్భేషజం మధు సష్పైర్న తేజాయింద్రియం పయః సోమః పరిశ్రుతా ఆఘృతం మధువ్యం పాజ్యస్య హోతర్యజా హోతాయక్షత్తనూన పాత్సరస్వతీమగర్మేషో నభేషజం పథా మధూమతాభరం అశ్వినేంద్రాయ వీర్యం బదరైరుపవాకాభిద్భేషజంతోత్మాభిప్పయః సోమః పరిశ్రుతా ఆఘృతం మధువ్యం పాజ్యస్య హోతర్యజా హోతాయక్షన్నరాసంకే సన్ననగ్నహుంపతిగ్రే సురాజాభేషజం మేషస్ సరస్వతీషగ్రథో న చంద్రస్వినోర్వపాయుంద్రస్య వీర్యం బదారైరుపవాకాభిద్భేషజం తోత్మాభిప్పయః సోమః పరిశ్రుతాఘృతం మధువ్యం పాజ్యస్య హోతర్యజా హోతాయక్షదిలేలిత ఆజుహ్వానః సరస్వతీమింద్రం బలేన వర్ధయన్ వృషభేన గవేంద్రియమస్తినేంద్రాయ భేషజం యవైః కర్క్రందోభిర్మధులాజేర్నమాసాగంపయః సోమః పరిశ్రుతాఘృతం మధువ్యం పాజ్యస్య హోతర్యజా భూతాయక్షద్వరిహిరోన్నం మృదాభిషన్నా సత్యాభిషజాస్మినా శ్వాశిశోమతీభిషగ్ధేనుః సరస్వతీభిషగ్ దృఘయింద్రాయ భేషజం పయః సోమః పరిశ్రుతాఘృతం మధువ్యం పాజ్యస్య హోతర్యజా హోతాయక్షద్దురోదిశర్కవశ్యో నం యచస్వతీరస్మిభ్యాం న దురోదిశ ఇంద్రో న రోదసీయుహే దృహేభేనః సరస్వత్యస్తినేంద్రాయ భేషజం శుక్రం న జ్యోతిరింద్రియం పయః సోమః పరిశ్రుతాఘృతం మధువ్యం పాజ్యస్య హోతర్యజా హోతాయక్షత్సుపేషోషేణ క్రందివాస్మినాశమం జాతే సరస్వత్యాత్విషిమింద్రేణ భేషజం శ్యేనో నరజసాహృదాశ్రియానమాసారం పయః సోమః పరిశ్రుతాఘృతం మధువ్యం త్వాజ్యస్య హోతర్యజా హోతాయక్షద్రైయుహోతారాభిషజాస్మినేంద్రన్న జాగ్రేవిదివానక్తన్నభేషజైః సోషగ్ సరస్వతీభిషక్సీసేన దుహయింద్రియం పయః సోమః పరిశ్రుతాఘృతం మధువ్యం త్వాజ్యస్య హోతర్యజా హోతాయక్షత్తిస్రో దేవీరన్నభేషజం త్రయస్త్రిధాతా గోపసో రూపమింద్రే హిరణ్యయామస్మిలానభారతీ వాచా సరస్వతీ మహయింద్రాయ దుహయింద్రియం పయః సోమః పరిశ్రుతాఘృతం మధువ్యం తాజ్యస్య హోతర్యజా హోతాయక్షత్సురేతసమృషభం నర్యాపసంతష్టా రమింద్రామస్వినాభిషజం న సరస్వతీమోజో న జ్యోతిరింద్రియం వృకో నరాభసోభిషక్ యశస్వరాజాభేషజగ్రశ్రియానమాసారం పయః సోమః పరిశ్రుతాఘృతం మధువ్యం తాజ్యస్య హోతర్యజా హోతాయక్షద్వనస్పతిజ్ఞసమితారజ్ఞే శతక్రాతుం భీమన్న మన్యుగ్ఞే రాజానం వ్యాఘ్రన్నమాసాస్వినా భామగ్ఞే సరస్వతీభిషగింద్రాయ దుహయింద్రియం పయః సోమః పరిశ్రుతాఘృతం మధువ్యం పాజ్యస్య హోతర్యజా హోతాయక్షదగ్నిగ్రస్వాహాజ్యస్య తోకానాగ్రస్వాహా మేధసాం పృథక్ స్వాహా ఛాగవస్విభ్రాగ్రస్వాహా మేషగ్నేసరస్వత్యై స్వాహరిషభమింద్రాయ సిగ్గ్రహాయ సహస్రయింద్రియగ్రస్వాహాభిన్నభేషయగ్రస్వాహా సోమామింద్రియం స్వాహేంద్రగ్నసుత్రామాణగ్నసవితారం వరుణం విషజాం పతిగ్రస్వాహా వనస్పతిం ప్రియం పాథో నభేషజం దేవాజుషాణో అగ్నిభేషజం పయస్వ పరిష్కృతృతం వధూయంతాజ్యహోతర్యజా హోతాయక్షదస్వినోచ్చాగస్వపాయాసో జుషేతా అగ్నిహమిర్హోతర్యజా హోతాయక్ష సరస్వతీయం మేషస్య వపాయా మేదాసో జుషతా అగ్నిహమిర్హోతర్యజా హోతాయక్షమింద్రామృషభస్య వపాయా మేదాసో జుషతా అగ్నిహమిర్హోతర్యజా హోతాయక్షదస్వినౌ సరస్వతీమింద్రగ్నిసుత్రామానవివే సోమాహ సురామానశ్చాగైర్న మేషైర్లేషభైస్తుతాః సష్ట్వైర్నతోత్మాభిర్లాజైర్మహస్వంతో మదామాసారేణ పరిష్కృతాః శుక్రాః పయస్వంతో మృతాః ప్రస్థీతా వో మధుశ్చ్యుతస్తానస్వినా సరస్వతీంద్రః సుత్రామామృత్రః జుషంతా అగ్నే సోమ్యం మధు పిబంతు మదం పువ్యంతు హోతర్యజా హోతాయక్షదస్మినోచ్చాగస్య హవిష ఆత్తా మద్యమద్యతో మేదముద్భ్రేతం పురా ద్వేషోభ్యః పురా పౌరుషేయ్యా గృభః గదస్తాం దోణం ఘాసే అజ్ఞానాయ్యవాస ప్రథమానాగ్నేసుమక్షారాణాగ్నేసతరుద్రియానామగ్నిస్వాత్రానాం వీవోపమసనానాం పార్శ్వతశ్రోణితీతామత ఉత్సాదతోంగాగంగాదవత్తానాం కరతయేవాస్మినాభిషేతా అగ్నిహవిర్హోతర్యజా హోతాయక్ష సరస్వతీయం మేషస్య హవిష ఆవాయ దద్యమధ్యతో మేదముద్భ్రేతం పురా ద్వేషోభ్యః పురా పౌరుషేయ్యా గృహః ఘాసే అజ్రానాయ్యవాస ప్రథమానాగ్నిసుమక్షారాణాగ్నిసతరుద్రియానామగ్నిష్పాత్తానాం వీవోపవసనానాం పాశ్వతశ్రోణితీతామత ఉత్సాదతోంగాదంగాదవత్తానాం కరదేవగ్నిసరస్వతీ జుషతా అగ్నిహవిర్హోతర్యజా హోతాయక్షదింద్రామృషభస్య హవిష ఆవాయ దద్యమధ్యతో మేదముద్భ్రేతం పురా ద్వేషోభ్యః పురా పౌరుషేయ్యా గృభః ఘసం నూనం ఘాసే అజ్రాణాయ్యవాస ప్రథమానాగ్నిసుమక్షారాణాగ్నిసతరుద్రియానామగ్నిష్వాత్తానాం వీవోపవసనానాం పాశ్వతశ్రోణితీతామత ఉత్సాదతోంగాదంగాదవత్తానాం కరదేవమింద్రో జుషతా అగ్నిహవిర్హోతర్యజా హోతాయక్షద్వనస్పతిమభిః పృష్టతామజారభిష్టయా రసనయాధీతా యత్రాస్మినోచ్చాగస్య హవిష ప్రియాధామాని యత్ర సరస్వత్యామేషస్య హవిష ప్రియాధామాని యత్రేంద్రస్య ఋషభస్య హవిష ప్రియాధామాని యత్రాగ్నే ప్రియాధామాని యత్ర సోమస్య ప్రియాధామాని యత్రేంద్రస్య శుక్రాన్న ప్రియాధామాని యత్ర సవితు ప్రియాధామాని యత్ర వరుణస్య ప్రియాధామాని యత్ర వనస్పతే ప్రియాపాతాగ్నేసి యత్ర దేవానామాజ్జపానాం ప్రియాధామాని యత్రాగ్నేర్హోతః ప్రియాధామాని తత్రైతాన్ ప్రస్తుత్యేవోపస్తుత్యేవోపావస్రక్షద్రధీయసైవ కృత్వీకర దేవం దేవో వనస్పతిద్యుషతాగ్నేహవిర్హోతర్యజ హోతాయక్షదగ్నిగస్తిష్టకృతమయాలగ్నిరశ్వినోశ్చాగస్య హవిష ప్రియాధామాన్యయాక్షరస్వత్యామేషస్య హవిష ప్రియాధామాన్యయాలింద్రస్య ఋషభస్య హవిష ప్రియాధామాని అయాలగ్నే ప్రియాధామాన్యయాక్సోమస్య ప్రియాధామాన్యయాలింద్రస్య సుత్రాన్న ప్రియాధామాని అయాక్సవితుః ప్రియాధామాన్యయాడ్వరుణస్య ప్రియాధామాన్యయాడ్వనస్పతేః ప్రియాపాథాగ్నేసి అయాద్దేవానామాజ్జపానాం ప్రియాధామాని యక్షదగ్నేర్హోతః ప్రియాధామాని యక్షత్వం వాహిమానమాయాజతామేజ్యాయుష కృణోతు సోహద్భరా జాతవేదాజుషతాగ్నే హవిర్హోతర్యజ దేవం వర్హిః సరస్వతీషు దేవమింద్రే అశ్వినా తేజో నచక్షో రక్ష్యోహద్బర్హిషా దధురింద్రియం వా సువనే వసుదేవస్యవ్యం తుయజ దేవీయద్వారో అశ్వినా విషజేంద్రే సరస్వతీ ప్రాణన్న వీర్యం నసిద్వారో దధురింద్రియం వా సువనే వసుదేవస్యవ్యం తుయజ దేవీ ఉషాసా అశ్వినా శుక్రావేంద్రే సరస్వతీ బలన్న వాచ మాస్య ఉషాభ్యాం దధురింద్రియం వా సువనే వసుదేయస్యవ్యం తుయజ దేవీ జోష్ట్రీ సరస్వత్యశ్వినేంద్రమవర్ధయన్ శ్రోత్రన్న కన్నయోర్యసో జోష్ట్రీయభ్యాం దధురింద్రియం వా సువనే వసుదేయస్యవ్యం తుయజ దేవీ భూవర్జాహూతీదుభే సుదుగేంద్రే సరస్వత్యశ్వినా విషజావతః శుక్రన్న జ్యోతీతనయోరాహూతీర్హత్తయింద్రియం వా సువనే వసుదేయస్యవ్యం తుయజ దేవాదేవానాం విషజాహోతారాయింద్రమశ్వినావషట్కారైః సరస్వతీర్తిషిన్నహృదయే మతిం హోతృభ్యాం దధురింద్రియం వా సువనే వసుదేయస్యవ్యం తుయజ దేవీస్తిస్రస్తిస్రో దేవీరశ్వినేలా సరస్వతీ సూషన్న మధ్యేనాభ్యామింద్రాయ దధురింద్రియం వా సువనే వసుదేయస్యవ్యం తుయజ దేవైంద్రో నరాసజ్ఞసస్త్రివరోథ సరస్వత్యాశ్విభ్యామీయతే రథాః రేతో నూపమృతం జనిత్రమింద్రాయ త్వష్టా దధరింద్రియాణి వసువనే వసుదేయస్యవ్యం తుయజ దేవదేవైర్వనస్పతిర్హిరణ్యపర్ణో అశ్విభ్యాగ్నే సరస్వత్యా సుపి ఫలయింద్రాయ పచ్యతే మధు ఓజో న జ్యోతిర్రేషభో న భామం వనస్పతిర్నోదధీంద్రియాణి వసువనే వసుధేయస్యవ్యం తుయజ దేవం బర్హిర్వారీతీనామధ్వరేస్తీర్ణమస్మిభ్యామూర్ణం రథాసరస్వత్యా స్యోనమింద్రతే సదా ఈశాయీ మన్యుగ్రరాజానం వర్గిషా లభురింద్రియం వసువనే వసుధేయస్యవ్యం తుయజా దేవో అగ్నిష్టకృద్దేవాం యక్షద్యథా యథగ్నే హోతారా ఇంద్రామశ్విలా వాచా వాచగ్నే సరస్వతీమగ్నిగ్నే సోమగ్నిష్టకృత్ శిష్టయింద్రస్వత్రామా సవితావరో నో విషగిష్టో దేవో వనస్పతిష్టా దేవా అజ్జవా శిష్టో అగ్నిరగ్నినా హోతా ఆహోత్రే శిష్టకృద్యసో నదధరింద్రియమోర్జమపాజిదిగ్రస్సథాం వసువనే వసుధేయస్యవ్యం తుయజా అగ్నిమద్యహోతా ఆరమర్ణీకాయీ యజమానః పచం పక్షేః పచం పురోళాసాన్ బధ్నన్నస్మిభ్యాం చారగ్నే సరస్వత్యై మేషమింద్రాయ ఋషభం శృణ్వన్నస్మిభ్యాగ్నే సరస్వత్యా ఇంద్రాయ సుత్రాంనే సురాసోమాన్ సూపస్థా అద్య దేవో వనస్పతీరభవరస్తిభ్యాం చాగేన సరస్వతీ మేషేణేంద్రాయ ఋషభేణ అక్షగ్రస్తాన్మేనేదస్త ప్రతీపచతాగ్రేభీషతావీవృధంత పురోలాశీలపూరస్వినా సరస్వతీంద్రస్సుత్రామాసురా సోమాన్ పామద్యరిష ఆరిషేయర్షీణాన్న పాదవృణీకాయీయజమానో బహుభ్య ఆసంగతేభ్యేష మే దేవేషు వసువార్యాయక్షతీ కాయా దేవాదేవదానాన్యదుస్తాన్యస్మాచాశ్వాచ గురస్వేషితాహోతరసి భద్రవాచ్యాయ ప్రేషితో మానుషస్ సూక్తవాకాయ సూక్తాబ్రూహి ఇతి త్రయోవింశోధ్యాయః. అథ చతుర్వింశోధ్యాయః. తేజోసి శుక్రమమృతమాయుష్పా ఆయుర్మే పాహి దేవస్య త్వా సవితు ప్రసవేష్నో మద్బాహుభ్యాం పూష్ణాహస్తాభ్యామాదే ఇమామాగ్రభ్నందసనామృతస్య పూర్వ ఆయుషి విరథేషు కవ్యా సానో అస్మిన్ సుత ఆవభూవృతస్య సామం సరమారపంతి అమిదాసి భువానమసి యంతాసి ధత్తా సత్వమగ్నిం వైయస్వా నరగ్నే సప్రాథ సంగచ్చ స్వాహా కృతస్వగాత్వా దేవేభ్యః ప్రజాపాదయే బ్రహ్మన్నస్వం భంస్యామి దేవేభ్యః ప్రజాపాదయే తే నారాభ్యాసం సంవాదాన దేవేభ్యః ప్రజాపాదయే తే నారాభ్మిః ప్రజాపాదయే ప్రాజుష్టం ప్రోక్షామీంద్రాగ్నిభ్యాం ప్రాజుష్టం ప్రోక్షామి వాయవే ప్రాజుష్టం ప్రోక్షామి విశ్వేభ్యస్త్వా దేవేభ్యోజుష్టం ప్రోక్షామి సర్వే అభ్యస్త్వా దేవేభ్యోజుష్టం ప్రోక్షామి యో అర్వం తందిఘాగ్నిసతితమభ్యామీతి వరుణః పరోమర్త పరస్వా అగ్నయే స్వాహ సోమాయ స్వాహ పామోదాయ స్వాహ సవిత్రే స్వాహ వాయవే స్వాహ విష్ణవే స్వాహ ఇంద్రాయ స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ హింకారాయ స్వాహ హింక్రేతాయ స్వాహ క్రందతే స్వాహ వక్రందాయ స్వాహ ప్రోధతే స్వాహ ప్రక్రోధాయ స్వాహ గంధాయ స్వాహ అగ్రాతాయ స్వాహ నివిష్టాయ స్వాహోపావిష్టాయ స్వాహ సందీతాయ స్వాహ వల్గతే స్వాహ ఆసీనాయ స్వాహ శయానాయ స్వాహ స్వపతే స్వాహ జాగ్రతే స్వాహ పూయతే స్వాహ ప్రబుద్ధాయ స్వాహ విజృంభమాణాయ స్వాహ విచిత్తాయ స్వాహ సర్గ్ఞానాయ స్వాహోపస్థితాయ స్వాహాయనాయ స్వాహ ప్రాయణాయ స్వాహ యతే స్వాహ ధావతే స్వాహోద్రావాయ స్వాహోద్రూతాయ స్వాహ శూకారాయ స్వాహ సుకృతాయ స్వాహ నిషన్నాయ స్వాహోత్తాయ స్వాహ ద్రవాయ స్వాహ బలాయ స్వాహ వివర్తమానాయ స్వాహ వివృత్తాయ స్వాహ విధోన్వానాయ స్వాహ విధూతాయ స్వాహ శుశ్రూషమానాయ స్వాహ శృణ్వతే స్వాహ వీక్షమానాయ స్వాహే రక్షితాయ స్వాహ వీక్షితాయ స్వాహ నిమేషాయ స్వాహ యదత్తి తస్మై స్వాహ యత్తి వారి తస్మై స్వాహ యన్మోత్రం కరోతి తస్మై స్వాహ కుర్వతే స్వాహ కృతాయ స్వాహ తత్సవితుర్వరేణ్యం భగ్వో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ హిరణ్యపాణిమూర్తయే సవితానముపహ్వయే సచేత్తా దేవతా పదం దేవస్య చేతాతో మహీం ప్రసవితుర్హవామహే సుమతిజ్ఞ సత్యరాధసం సుష్టుతిజ్ఞ సోమతి వృధో రాతిజ్ఞ సవితురీమహే ప్రదేవాయ మతీవిజే రాతిజ్ఞ సత్పతిం మహే సవితారముపహ్వయే ఆసవం దేవవీతయే దేవస్య సవితుర్మతిమాసవం విశ్వదేవ్యం ధియా భగం మనామహే అగ్నిగ్రస్తో మే నమోధయ సమిధానో అమత్యం హవ్యా దేవేషు నో దధత్ సహంజపాలమత్య ఉషిగ్దూతశ్చ నో హితః అగ్నిధియా సమృణ్వతి తంపాభృతస్నయీమహే చిత్రాభానో స్పర్వితం దేవా ఆవీతయే వః అగ్నిం దూతం పురోదధేహం జవాహముపబ్రువే దేవా ఆసాదయాదిహ అజీయనో హి పావమానసూర్యం వితారేషక్పానాపయాః గోజీరయారగ్ఞమానఃపురంభ్య విభోన్మాత్రా ప్రభో పిత్రాస్వసిహయోస్యత్యోసిమయోస్యర్వాసి సప్తీరసి వాజ్యాసి వృషాసి నిర్మణా అసి ఏయం నామా శిశిశం నామా అస్యాదిత్యానాం పత్వాన్వీహి దేవా ఆశాపాలాయేతం దేవేభ్యో స్వం మేధాయ ప్రోక్షీతజ్ఞరక్షత విహరంతి విహరామత విహృతి విహస్వధృతి స్వాహ కాయ స్వాహ కస్మై స్వాహ కతమస్మై స్వాహ స్వాహాధిమాదీతాయ స్వాహ మన ప్రజాపాదజే స్వాహ చిత్తం విజ్ఞాతాయ అదిత్యే స్వాహాదిత్యే మహ్యై స్వాహాదిత్యే సమృణీకాయీ స్వాహ సరస్వత్యే స్వాహ సరస్వత్యే పావకాయీ స్వాహ సరస్వత్యే బృహత్యే స్వాహ పూష్ణే స్వాహ పూష్ణే ప్రపక్ష్యాయ స్వాహ పూష్ణే నమంధీషాయ స్వాహ త్వష్ట్రే స్వాహ త్వష్ట్రే దురీపాయ స్వాహ త్వష్ట్రే గురురూపాయ స్వాహ విష్ణవే స్వాహ విష్ణవే నిభూయపాయ స్వాహ విష్ణవే శివిష్టాయ స్వాహ విశ్వో దేవస్య నేత్రం మత్తో గురీత సఖ్యం విశ్వో రాజయీ శుద్ధ్యతి ద్యుమ్నం వృణీత పుష్యసే స్వాహ ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవక్షసీయాయ తామారాష్ట్రేరాజన్యా సూరాయుషవ్యోదింజాధీమా రథోజాయతా ోర్వోల్హాడ్వానాశుసక్తిపురం ధుర్యోషా జిష్ణోరాజేష్టా సభేయో యువాస్యజమానస్ భీరోజాయత నికామేణీకామేణ పద్యన్యో వర్షతు ఫలవత్యో నవోషాధయ పచ్యంతా యోగక్షేమో నః కల్పతా ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ అవ్యానాయ స్వాహ చక్షుషే స్వాహ శ్రోత్రాయ స్వాహ వాచే స్వాహ మనసే స్వాహ ప్రాచ్యై దిశే స్వాహ వాచ్యై దిశే స్వాహ దక్షిణాయై దిశే స్వాహ వాచ్యై దిశే స్వాహ ప్రతీచ్యై దిశే స్వాహార్వాచ్యై దిశే స్వాహోదీర్చ్యై దిశే స్వాహార్వాచ్యై దిశే స్వాహ ఊర్ధ్వాయై దిశే స్వాహార్వాచ్యై దిశే స్వాహ వాచ్యై దిశే స్వాహార్వాచ్యై దిశే స్వాహ అద్య స్వాహ వాద్య స్వాహోదకాయ స్వాహ తిష్టంతేభ్యస్వాహ స్రవంతేభ్యస్వాహ స్యందమానాభ్యస్వాహ కూప్యాభ్యస్వాహ సోద్యాభ్యస్వాహ దాల్యాభ్యస్వాహ అన్నమాయ స్వాహ సముద్రాయ స్వాహ శరీరాయ స్వాహ పాతాయ స్వాహ ధూమాయ స్వాహ అగ్రాయ స్వాహ మేఘాయ స్వాహ విద్యోతమానాయ స్వాహ అస్తమయతే స్వాహ అవస్ఫూర్జతే స్వాహ వర్షతే స్వాహ అవవర్షతే స్వాహోగ్రం వర్షతే స్వాహ శీఘ్రం వర్షతే స్వాహోద్గృహతే స్వాహోద్గృహీతాయ స్వాహ కృష్ణతే స్వాహ శీకాయతే స్వాహ పృష్వాభ్యస్వాహ ప్రాదునేభ్యస్వాహ మీహానాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహేంద్రాయ స్వాహ పృథివ్యే స్వాహాంతరిక్షాయ స్వాహ దివే స్వాహ దిగ్భ్యస్వాహ సాభ్యస్వాహోర్వ్యై దిశే స్వాహార్వాచ్యై దిశే స్వాహ నక్షత్రేభ్యస్వాహ నక్షత్రియేభ్యస్వాహ అహోరాత్రేభ్యస్వాహ అర్ధమాసేభ్యస్వాహ మాసేభ్యస్వాహ ఋతుభ్యస్వాహ అర్తవేభ్యస్వాహ సంవత్సరాయ స్వాహ యావా పృథివేభ్యస్వాహ చంద్రాయ స్వాహ సూర్యాయ స్వాహ రశ్మిభ్యస్వాహ వసుభ్యస్వాహ రుద్రేభ్యస్వాహ ఆదిత్యేభ్యస్వాహ మరుద్భ్యస్వాహ విశ్వేభ్యో దేవేభ్యస్వాహ మూలేభ్యస్వాహ శాఖాభ్యస్వాహ వనస్పతిభ్యస్వాహ పుష్పేభ్యస్వాహ ఫలేభ్యస్వాహ ఔషధీభ్యస్వాహ పృథివ్యే స్వాహాంతరిక్షాయ స్వాహ ఆదివే స్వాహ సూర్యాయ స్వాహ చంద్రాయ స్వాహ నక్షత్రేభ్య స్వాహ భ్రస్వాహౌషాదీభ్య స్వాహ వనస్పతిభ్య స్వాహ ఆ పరిప్లవేభ్య స్వాహ ఆచరాచరేభ్య స్వాహ ఆశరీషిభ్య స్వాహ అసవే స్వాహ వసవే స్వాహ విభువే స్వాహ వివస్వపే స్వాహ గణశ్రియే స్వాహ గణపాతయే స్వాహ విభువే స్వాహ ధీమతయే స్వాహ దోషాయ స్వాహ సజ్ఞాయ స్వాహ చంద్రాయ స్వాహ జ్యోతిషే స్వాహ మలింద్రాయ స్వాహ దివాపతయే స్వాహ మధవే స్వాహ మాధవాయ స్వాహ శుక్రాయ స్వాహ శుచయే స్వాహ నభసే స్వాహ ఆనభస్యాయ స్వాహేషాయ స్వాహోద్యాయ స్వాహ సహసే స్వాహ అసహస్యాయ స్వాహ తమసే స్వాహ ఆతపస్యాయ స్వాహ అజ్ఞహసస్పతయే స్వాహ మాయాయ స్వాహ అప్రసవాయ స్వాహ విజాయ స్వాహ కృతవే స్వాహ స్వస్వాహ ఆమూర్ధ్నే స్వాహ ఔయస్మవినే స్వాహ అంత్యాయ స్వాహ అంత్యాయనాయ స్వాహ ఆభువనాయ స్వాహ భువనస్య పతయే స్వాహాధిపతయే స్వాహ అప్రజాపతయే స్వాహ ఆయుర్యజ్ఞేన కల్పతాభ్య స్వాహ అప్రాణో యజ్ఞేన కల్పతాభ్య స్వాహ ఆపానో యజ్ఞేన కల్పతాభ్య స్వాహ అవ్యానో యజ్ఞేన కల్పతాభ్య స్వాహ ఉదానో యజ్ఞేన కల్పతాభ్య స్వాహ ఆసమానో యజ్ఞేన కల్పతాభ్య స్వాహ చక్షుర్యజ్ఞేన కల్పతాభ్య స్వాహ శ్రోత్రయజ్ఞేన కల్పతాభ్య స్వాహ వాక్యజ్ఞేన కల్పతాభ్య స్వాహ మనో యజ్ఞేన కల్పతాభ్య స్వాహ ఆత్మా యజ్ఞేన కల్పతాభ్య స్వాహ పృష్ఠం యజ్ఞేన కల్పతాభ్య స్వాహ బ్రహ్మయజ్ఞేన కల్పతాభ్య స్వాహ ఆయుజ్ఞయజ్ఞేన కల్పతాభ్య స్వాహ జ్యోతిర్యజ్ఞేన కల్పతాభ్య స్వాహ స్వర్యజ్ఞేన కల్పతాభ్య స్వాహ ఏకస్మై స్వాహ ద్వాభ్యాభ్య స్వాహ శతాయ స్వాహైకశతాయ స్వాహ యుష్ట్యై స్వాహ స్వర్గాయ స్వాహ ఇతి చతుర్వింశోధ్యాయః అథ పంచవింశోధ్యాయః ఓం హిరణ్యగర్భస్ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం వ్యాముదే మాం కస్మై దేవాయ హవిషా విధేమ ఉపయామగృహీతోసి ప్రజాపాతయే త్వాదిష్టం గృహ్ణామ్యేష తేయో నిస్సూర్యస్తే మహిమా యస్తేహం సంవత్సరే మహిమాసం బభూవయస్తే వాయా అంతరిక్షే మహిమాసం బభూవ యస్తే దివి సూర్యే మహిమాసం బభూవ కస్మై తే మహిమ్నే ప్రజాపతయే స్వాహ దేవేభ్యః యప్రానతో నిమిషతో మహిత్వైకయుద్రాజా జగతో బభూవ యీసే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ ఉపయామగృహీతోసి ప్రజాపాతయే తాజుష్టం గృహ్ణామ్యేష తేజో నిశ్చంద్రమా అస్తే మహిమా యస్తే రాత్రౌ సంవత్సరే మహిమాసం బభూవయస్తే పృథివ్యామగ్నో మహిమాసం బభూవ యస్తే నక్షత్రేషు చంద్రమాసి మహిమాసం బభూవ తస్మై తే మహిమ్నే ప్రజాపతయే దేవేభ్య స్వాహా యుంజంతి బ్రధ్నమరుషంచరం సంపరీతస్థుషా రోచంతే రోచనా దివి యుంజంత్యస్య కామ్యా హరీ విపక్షసారథే శోణా ధృష్ణోర్వాహ సా యద్వాతో అపో అగనీగన్ ప్రియామిందస్య తన్వం ఏతగ్గస్తో తరణేన పథా పునరస్వమావర్తయాసినః వసావస్తాంజంతుగాయత్రేణ ఛందసా రుద్రాస్తాంజంతుత్రయేష్టోభే నచ్ఛందసా ఆదిత్యాస్తాంజంతు జాగతే నచ్ఛందసా భూవద్భువస్వల్లాజీ ఛాజీన్యే గవ్యే ఏతదన్న మధ్య ప్రజాపతే కస్తీదే కాకీచరతి కపుస్విజ్జాయతే పునః కిగ్గస్విద్ధిమస్య భేషజం కిం వాపపానం మహత్ సూవర్య ఏకాకీచరతి చంద్రమా ఆజాయతే పునః అగ్నిర్హిమస్య భేషజం భూమిరావపానం మహత్ కాస్వీదాసీయత్ పూర్వచిత్తిష్ిగ్గస్వీదాసీయత్ బృహద్వయా కాస్వీదాసీర్పిలిప్పిలా కాస్వీదాసీర్పిషంగిలా ద్యౌరా ఆసీయత్ పూర్వచిత్తిరస్వ ఆసీయత్ బృహద్వయా అవీరాసీర్పిలిప్పిలా రాత్రీరాసీర్పిషంగిలా వాయుష్వా ఆపచతైరావత్వసీతగ్రీవశ్చాగైః న్యగ్రోధశ్చమసైశల్మలిర్వృద్ధ్యా ఏషస్య మాధ్యో వృషాపద్భ్యశ్చ తద్భిరేదగన్ బ్రహ్మా కృష్ణశ్చ నోవతు నమోగ్నయే సర్గశీతోరశ్మినారథః సర్గశీతోరశ్మినాహయాః సర్గశీతో అప్స్వక్సుజా బ్రహ్మా సోమా పురోగవః స్వయం వా ఆదిద్యస్తంభం కల్పయస్త స్వయం యజస్త స్వయం జూషస్త మహిమా తేమ్యే నమసన్నసే నవాభూయేతం మ్రీయసే నరిష్యసి దేవాం ఇదేషి పతిభిస్తుగేభిః యత్రాసతే సుకృతో యత్ర తే యజస్తత్ర త్వాదేవస్వామితాదధాతు అగ్నిపశురా ఆసీయత్తేనాయజంత సయేతం లోకమాజయత్యస్మిన్నగ్నిః సతే లోకో భవిష్యతి తంజే అశ్యసి పిబైతా అపః వాయుః పశురా ఆసీయత్తేనాయజంత సయేతం లోకమాజయత్యస్మిన్ వాయుః సతే లోకో భవిష్యతి తంజే అశ్యసి పిబైతా అపః సూర్యః పశురా ఆసీయత్తేనాయజంత సజేతం లోకమాజయత్యస్మిన్ సూర్యాః సతే లోకో భవిష్యతి తంజే అశ్యసి పిబైతా అపః ప్రాణాయ స్వాహా పానాయ స్వాహా అవ్యానాయ స్వాహా అంబే అంబికే అంబాలికే నమానయతి కశ్చన ససద్వస్వకస్సుభద్రికాంబాంబీలవాసినీ గణానాంతా గణపతిగ్రహవామహే ప్రియానాంతా ప్రియపతిగ్రహవామహే నిధీనాంతా నిధిపతిగ్రహవామహే వసో మమ ఆహమాజాని గర్భధమాత్మమాజాసి గర్భధం తా ఉభౌ చతురః పదః సంప్రసారయావా సర్గే లోకే ప్రోన్వా ఆథాం వృషా ఆవాజీలే ఏతో ధాజేతో దధాతు ముత్సక్త్యా అవగృగందే హితమంజిం చ ఆరయావృషన్ యస్త్రీణాం జీవభోజనః యకాశకౌ స కుంతికాః లలితి వంచతి ఆహంతి గభే పశో నిగల్గలీతి ధారకా యకో సకౌ స కుంతక ఆహ లలితి వంచతి వివక్షత ఇవ తే ముఖమద్భర్యో మానస్తమభిభాషథాః మాత చే పితాగ్రం వృక్ష రోహత ప్రతీలాబీతి తే పితాగభే ముష్టిమాతజ్ఞాసయతి మాత చే పితాగ్రే వృక్ష క్రీడత వివక్షత ఇవ తే ముఖం బ్రహ్మన్మాత్వం వాదో బహూ ఊర్ధ్వమే నామృత్స్వాపయ గిరో భారజ్ఞహరం నివా అథాస్యై మధ్యమే తాగ్నే సీతే మాతే పునన్నీవ ఊర్ధ్వమే నముచ్చ్రాయతాగ్యురో భారజ్ఞహరం నివ అథాస్య మధ్యమే జతు సీతే మాతే పునన్నీవ ఎదస్యాగ్నే ఉభేగ్రాహకృధుస్థూలముపాసత్ ముష్కాయుదస్యాయేజతో గోసఫేషా కులాయీవ యద్దేవాసో లలామాగుం ప్రవిష్టీమి నమావీషు సఖ్నాదే దిశ్వదేవారీ సత్యస్యాక్షిభువో యథా యద్ధారిణోయవమత్తిన పుష్టం పశుమన్యతే శూద్రాయ దర్యాదానపోషాయ భనాయతి యద్ధారిణోయవమత్తిన పుష్టం బహుమన్యతే శూద్రోయ దర్యాదిజారోణపోషమనోమన్యతే నధిక్రావణో అకారిషం జిష్ణోరస్వస్య వాజినాః సురభినో ముఖాకరత్ప్రణాయోగ్రేషితారిషత్ గాయత్రీర్తిష్ఠుర్జగత్యనుష్ఠు పంక్త్యా సహ బృహద్యుష్ణిః కపుక్సూచీభిః సంయంతు ద్విపదాయాశ్చతుష్పదాస్త్రిపదాయాశ్చ షట్పదాః విచ్ఛందాయాశ్చతుచ్ఛందాస్తూచీభిః సంయంతు మహానామ్యో రేవత్యో విశ్వాసా ప్రభువారీః మైహేయర్విద్యుతో వాచస్తూచీభిః సంయంతు నార్యస్తే పత్నోరోపవిచింద్రంతుమనీషయా దేవానాం పత్నోదిశస్తూచీభిః సంయంతు రజతాహరిణీ శ్రీసాయుజో యుజ్యంతే కర్మభిః అశ్వస్య వాజినశ్వరిశివాశ్రమ్యంతు సంయంతీః కువిజంగయవంతోయవంచిద్యథాదాంత్యనుపూర్వం వియూయ ఇహేహైలీషాం కృణిహి భోజనాని యే వర్హిషో నమావృత్తిర్న జగ్ముః కస్వాచ్చతి కస్వావిశాస్తికస్తేగాం ప్రాణి సంయతి కభూతే సమితా కవిః ఋతవస్తర్తృతాపర్వా సమితారో విశాసతు సంవత్సరస్య తేజసామేభిః సంగం కృత్వా అర్ధమాసా పరోగ్నేషితే మాసా ఆచ్ఛంతు సంయంతః అహోరాత్రాణి మరుతో విలిష్టగ్నేషోదయంతు తే దేవ్యా అధ్వర్యవస్వాచ్ఛంతు విచాసతు రాత్రాణి పర్వసత్యే శివా కృణ్వంతు సంయంతీః ద్యోస్తే పృథివ్యంతరిక్షం వాయుఛిద్రం ప్రేణాతు తే సూర్యస్తే నక్షత్రే సహ లోకం క్రీణోతు సాధుయా సంతే పరేభ్యో రాత్రేభ్య సమస్తవరేభ్యః సమస్తభ్యో మధ్యభ్యస్వం వస్తు తన్వైతవా.